शरणं वो स्वामी शरणं विघ्नेशा वर सिद्धि विनायका शरणमय्या ఎన్నాళ్ళయే నిన్ను చూసి స్వామి ఇన్నాళ్ళకు వచ్చానోరయ్యా నిన్ను గని మురిసితిని స్వామి వరసిద్ధి విఘ్నేశ్వర ఎన్నాళ్ళయే నిన్ను చూసి స్వామి ఇన్నాళ్ళకు వచ్చానోరయ్యా నిన్ను గని మురిసితిని స్వామి వర సిద్ధి విఘ్నేశ్వర ఇన్నాళ్ళయే నిన్ను చూసి స్వామి ఇన్నాళ్ళకు వచ్చానోరయ్యా నిన్ను గని మురిసితిని స్వామి వరసిద్ధి విఘ్నేశ్వర అయ్యా నీ దర్శనం మహదానందం అయ్యా జీవనమే బహు పావనము అయ్యా నీ దర్శనం మహదానందం అయ్యా జీవనమే బహు పావనము శరణంటివో స్వామి యాదుకో యద నిను కోరి జపించే చుట్టరా కాణి పాకము చేరాము మేమంతా కరుణించి కాపాడు దీనులా స్వామి కరుణించి కాపాడు దీనులా ఇన్నాళ్ళయే నిన్ను చూసి స్వామి ఇన్నాళ్ళకు వచ్చానోరయ్యా నిన్ను గని మురిసితిని స్వామి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి నీ నామము జీవాధారం దేవాని దర్శనం కైవల్యము స్వామి నీ నామము జీవాధారం దేవాని దర్శనం కైవల్యము నీ సేవ చేసేము భక్తిగా మది నీ మూర్తి కొలువాయే నిండుగా కాణి పాకము చేరాము మేమంతా కరుణించి కాపాడు దీనులా స్వామి కరుణించి కాపాడు దీనులా ఎన్నాళ్ళయే నిన్ను చూసి స్వామి ఇన్నాళ్ళకు వచ్చానోరయ్యా నిన్ను గని మురిసితిని స్వామి వరసిద్ధి విఘ్నేశ్వర ఎన్నాళ్ళయే నిన్ను చూసి స్వామి ఇన్నాళ్ళకు వచ్చానోరయ్యా నిన్ను గని మురిసితిని స్వామి వరసిద్ధి విఘ్నేశ్వర ఇన్నాళ్ళయే నిన్ను చూసి స్వామి ఇన్నాళ్ళకు వచ్చాను రయ్యా. నీనుగా నీ మూరిసితిని స్వామి వరసిద్ధి విఘ్నేశ్వరా.